రక్షాంశోషాలకశ్రమస్వయా కణ్వో అగస్త్యాః త్వయా వయమప్సరసో గంధర్వాంశాతయామహే అజరసంగరక్ష సర్వాన్ గంధేన నాశజా నదీన్యం త్వప్సరసోపాం తారమవశ్వసం గుర్గులోప్పిలాలనజ్జోషకందే తత్పరే తాప్సరస ప్రతిబుద్ధాభూతన యత్రాశ్వత్థాన్యక్రోధా మహావృక్షాశ్రీఖండినా తత్పరేతాప్సరస ప్రతిబుద్ధాభూతన యత్ర వప్రేంఖారీతార్జున ఉదయత్రాఘాటాకర్య సంవదంతి తత్పరేతాప్సరస ప్రతిబుద్ధాభూతన ఏజమగన్నోషధీనాం వీరుదాం వీర్యావతి అజలింగరాటకీతీక్షలింగీర్యోషతో ఆనృత్యదశిఖండినో గంధర్వస్యాప్సరాపతే విరగ్మీ ముష్కావీరా విషేపా భీమాయింద్రశ్చేతశతవృష్టిరయస్మరీ తాభిర్హవిరలాం గంధర్వానవకాదాం జోషత భీమాయింద్రశ్చేతశతవృష్టిర్హిరణ్యై తాభిర్హవిరలాం గంధర్వానవకాదాం జోషత అవగాదాన విలోదాన సజ్జోదయమావగాన్ విశాజాన్ సర్వానోషధే ప్రవృణీ సహస్వజ స్వేవేక కవిరేక కుమార సర్వకేషక ప్రియోదృషదేవ భూత్వాగం సర్వసజనే స్త్రియస్తమితో నాశయామసి బ్రహ్మణా వీర్యావత జాయాయిద్వో అప్సరసోకం సర్వాస్పదజోజోజం అవధావతామర్త్యామర్త్యాన్మాసచద్వాన్ ఉద్యందతేం సంజయంతేమప్సరాం సాధు దేవినేం దహే కృతాని కణ్వానామప్సరాం తామిగహోవే విజింబతేమా కిరంతేమప్సరాం సాధు దేవినేం దహే కృతాని కణ్వానామప్సరాం తామిగహోవే యాయే పరిణత్యత్యాగదానాకృతంగ్లాత్ సాన కృతాని భేషతే ప్రజామాప్నోతు మాయా సాన పయస్వత్యై తుమానో దేషురంధరం యా అక్షేషు ప్రమోదం తేషుకం క్రోధం చ విభ్రతి ఆనందినీం ప్రమోదినీమప్సరాం తామిగహూవే సూర్యశ్రీరంగా సంచరంతి మయీర్వాయాలు సంచరంతి వృషభోదోరతో వాజీవాన్ సద్య సర్వాన్ లోకాన్ పర్యేకి రక్షన్ సనాయితో మంజూషాంతరిక్షేణ సహ వాజీవాన్ అంతరిక్షేణ సహ వాజీవం ఖర్గేయం వత్సామిహ రక్షవాజన్ ఇగ్రేదే శ్లోకావగుణారే సర్వాగియంతే ఖర్గేయతే మనోస్తు అంతరిక్షేణ సహవాజీవం ఖర్గేయం వత్సామిహరక్షవాజన్ అయంగాసో అయం వజరజగవసాం నిబద్ధీమః యథా నామ వదేష్మహే స్వాహా పృథివ్యామగ్నే సమానమన్ సార్ధాత్ యథా పృథివ్యామగ్నే సమానమన్నేవామయ్యం సన్నవః సన్నవంతో పృథివీ ధేనుస్తస్యా అగ్నిర్వత్సః సా మే క్లీరా వత్సేరేషమోగ్రం కామందుహా ఆయు ప్రథమం ప్రజాం పోషం నదీం స్వాహా అంతరిక్షే వాజవే సమానమన్ సార్ధోత్ యథాంతరిక్షే వాజవే సమానమన్నేవామయ్యం సన్నమః సన్నమంతో అంతరిక్షం ధేనుస్తస్యా వాజుర్వత్స సానే వాజునా వత్సేనేషమోర్జం కామందుహా ఆయ ప్రథమం ప్రజాం పోషం దయం స్వాహా దివ్యాదిత్యాయ సమానమన్ సార్ధాత్ యథా దివ్యాదిత్యాయ సమానమన్ దేవామయ్యం సన్నమస్సన్నమంతో ద్యోర్ధేనుస్తస్యాదిత్యో వత్స సామ ఆదిత్యేన వత్సేనే నమోజ్జం కామం దుహా ఆయ ప్రథమం ప్రజాం పోషం నదిం స్వాహ దిక్షుచంద్రాజమానమన్సాధ్నాదిక్షుచంద్రాజమనామన్నేవామయ్యం సన్నమః సన్నమంతో దిశోధేన వస్త్రాదాం చంద్రో వత్స తామే చంద్రేణ వత్సేణ నమోర్జం కామం దుహా ఆయ ప్రథమం ప్రజాం పోషం నదిం స్వాహ అగ్నావగ్నిష్టరేంద్రవిష్టరిణీనాం పుత్రోభిజష్టి భావో నమస్కారేణ నమసాదేజుహోమిమా దేవానాం విధుజా కర్మ భాగం కృతాహుతం మనసా జాత వేదో విశ్వాని దేవ మయులాని విద్వాన్ సత్తాస్యాని తవ జాత వేదస్తేభ్యో జుహోమి సూషస్వహవ్యాం ఏ పురస్తాజువ్వది జాతవేద ప్రాచ్యాదిశోభిదాతం తస్మాన్ అగ్నిమృత్వా దేవరాహం చోమిదంతాం ప్రత్యయేనాం మృతి సరేణ హన్మి ఏ దక్షిణ యోజువ్వది జాతవేదో దక్షిణాయాదిశోభిదాతం తస్మాన్ యమమృత్వా దేవరాహం చోమిదంతాం ప్రత్యయేనాం మృతి సరేణ హన్మి ఏ పశ్చాజువ్వదిజాతవేద ప్రదీచ్యాదిశోభిజాతం తస్మాన్ వరుణమృత్వా దేవరాహం చోమిదంతాం ప్రత్యగేనాం ప్రతిసరేణ హన్మి యముత్తరతో జువ్వదిజాతవేద ప్రదీచ్యాదిశోభిజాతం తస్మాన్ సోమమృత్వా దేవరాహం చోమిదంతాం ప్రత్యగేనాం ప్రతిసరేణ హన్మి జువ్వదిజాతవేదో ధ్రువాయాదిశోభిజాతం తస్మాన్ భూమి మృత్తా దేవరాహం చోమిదంతాం ప్రత్యయేనాం ప్రతిసరేణ హన్మి ఏంతరిక్షాజువ్వదిజాతవేదో యద్వాయాదిశోభిజాతం తస్మాన్ వాయుమృత్తా దేవరాహం చోమిదంతాం ప్రత్యయేనాం ప్రతిసరేణ హన్మి ఉపరిష్టాజువ్వదిజాతవేద ఊర్ధ్వాయాదిశోభిజాతం తస్మాన్ సూర్యమృత్వా దేవరాహం చోమిదంతాం ప్రత్యయేనాం ప్రతిసరేణ హన్మి ఏ విషామం తద్దేవేభ్యో జువ్వదిజాతవేదః సర్వాభ్యోభిజాతం తస్మాన్ బ్రహ్మత్వా దేవరాహం చోమిదంతాం ప్రత్యయేనాం ప్రతిసరేణ హన్మి ఇది చతుర్థం కాండం సమాప్తం అథ పంచమం కాండం ఓం రథం మంత్రో యో విద్యా భూవృతా దుర్వర్ధమానస్సు జన్మా అదద్దా దుర్రాజమానో దేవకృతో ధర్తాధారాత్రీ ఆయో ధర్మాణి ప్రథమస్సాదరోం శైరులే పురోణి అత్రే అమృత స్వే వస్త్రయతే ప్రతరం గోర్యంగుస్వరస్వర ఆతిష్టం దోదుర్యం కవిశ్వరస్య మాతరాధిరాణేదాం తదోషుదే మహత్రోదుమన్నమః కవి కావ్యేణోమి యత్సంయం చాభియంతావిక్షామత్ర మహే రోధచక్రే వా వృధేతే సత్వయస్తామిభ్యం సురోగా ఆయోగస్కంభ ఉపమస్య నీడే పదాంబి సర్గే ధరుణేస్థౌ ఉదామృతృపదూరాత్మాస్తత్సమద్గో ఉదాహక్రోరచంద్రాజరాక్షే ఉత బుద్ధ పితరం క్షత్రీ జ్యేష్టం మర్యాద గోవపోంసి అర్ధమర్ధేన పయసామర్ధర్ధేన సుష్మార్ధేన కవిం మృగామగ్నియం వివారం వరుణం ముత్రమదిత్యాయిరం కవిశస్తాన్యస్మేవోహం మమతో హవామహే యోగో నిద్ర నిదర్శ విద్య ఇమన్నాయజ్ఞం మే హవేదేనాస్మాకర్మోర్హరియశ్వమేధి యోగేష్మీరుమ కుష్ఠే రక్మనాజనక్మానమిత సువర్ణసువర్ణే గిరో జాతం హిమవతస్పరే ధనే శ్రుత్వాయం అశ్వత్వేదీయ్రామృతం దేవాష్ట హిరణ్యరేణ్యబంధనాది తామృత పుష్పం దేవాష్టమన్వత హిరణ్యరాణ్యవోరణ్యేరణ్యుష్టం నిరావహన్ ఇమం మే కుష్టకోరోషం తమావహతం నిష్కోరో తమో మే అగ్రహం గ్రధే దేవేభ్యోపదీజాతోపశ్చాదిలహిత స ప్రాణాయోగ్యానాయ రక్షోదే మే అస్మై వేణ ఉదం జాతో హిమవత్రాచ్యాన్నీయతేజనం తత్ర కుష్టస్య మామాన్యుత్తమానిభేదే ఉత్తమో నామ కుష్ఠాస్యుత్తమో నామ దేవిత యక్ష్మం గర్వం నారదమానం చారసం గ్రహి శేషమయో మహత్యా వక్షోస్తంభో కుష్ఠస్తత్సర్వం నిష్కర దైవం సమహరికృష్ణ్యం రాత్రి మాతానవక్లిమాదే పితామహ శిలాజీనామవాదిరాదేవామశిస్వసాయ దేవరోధన్ భరత్రీయశ్వతామధిగణాంజలి వృక్షం వృక్షమాలోహ్యం దేవ కన్యలా జయంతే ప్రత్యాదిష్టం దే స్మరణీనామవాది యద్ధన్యేనయ్వారద్వారుహరసాకృతం నిష్క్రేషం భద్రాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్షాక్ష

ఆయంతి యోస్మాం చక్షుషా మనసాదిత్యాగోత్యాజయోగాయుల వినాశాత్ తంత్రాలన్నేనేంద్రేణుస్వాహా ఇంద్రస్య గృహోరే తన్వా ప్రపద్యే తన్వా ప్రవేశామి సర్వగుః సర్వపూర్ణః సర్వాత్మా సర్వతనుః సహయన్ మే స్థితేన ఇంద్రస్య సమాధే తన్వా ప్రపద్యే తన్వా ప్రవేశామి సర్వగుః సర్వపూర్ణః సర్వాత్మా సర్వతనుః సహయన్ మే స్థితేన ఇంద్రస్య సమాధే తన్వా ప్రపద్యే తన్వా ప్రవేశామి సర్వగుః సర్వపూర్ణః సర్వాత్మా సర్వతనుః సహయన్ మే స్థితేన ఇంద్రస్య సర్వోధమధే తన్వా ప్రపద్యే తన్వా ప్రవేశామి సర్వగుః సర్వపూర్ణః సర్వాత్మా సర్వతనుః సహయన్ మే స్థితేన ఆనో భరమా పరిష్టారా దేవానో రక్షే దక్షిణా నియమానా నమో వేత్సాయాద్రలే నమో అస్మరాలే యమరాజే పురోధత్సే పురోషం పరిరాపిణం నమస్తే తస్మై గృణ్వామా ప్రణోమరిదేవకృతాదివానకల్పనామను ప్రేమో వయం నమో అస్మరాలే సరస్వతి మనోమతిం భగయ్యంతో హవామహే వాజం యస్తా మధువదేవారిణం దేవానాం దేవమోదిషు యయ్యాజాన్యహం వాజా సరస్వత్యా మనోజిషా శ్రద్ధాగమంద్యమిందర్తారోణేన పవృణా మా వయం మా వాజం నోమీర్వాగ్నిహరాన్మోహోరి సర్వేణోరాతిమృతి హరియడ పరోగేమృద్ధేమే వేదత్వాహం నిమీవందేందే వరాజే ఉదనగ్నాబూవే స్వప్నరాశేణం పరాజే చిత్రం మే సన్యాగోతిం పురుషస్య హిరణ్యకేష్ణ్యవర్ణాశుభగా హిరణ్యశివర్మీ తిరణ్యత్రాగరన్నమ వైకంకతేభ్యాజ్యం ఇంద్రాయాంగరిష్యామి దక్షేణ ఇమ ఐంద్రాయ సరాగోజం సన్నమందు తేష్టముతో దేవాదేవస్తే నాదశ్యాద్రవ్యం నా క్షేత్రం దేవాస్తమోపకర్మేవేదావతాచిరా అవిమృగయాత్రీ ప్రాణమశ్చాపీరంగే బ్రహ్మాణమూతలే ఇంద్రశేరస్పరందం రత్యశ్యామి నృత్యలే యేర్దేవ పురా బ్రహ్మవర్మాణి చక్రే తనోపానం పరిపాణం కృణ్వానోజే సర్వం దదసంగ్రహి చకార గణవచ్చంద్రవృత్తహం ప్రతీజ పునరాగృధిగామంత్రణాంజనం యథేంద్ర ఉద్వాజనం లబ్ధ్వా చక్రేస్మరం కణ్వేరాం సదాంశ్వతేభ్యమాభ్య అత్రైరాంద్రవృత్రహన్నుగ్రోమర్మాణి విద్య ేంద్రమేహంతవ అనుక్షేంద్ర భామహే శ్యామ సుమతో తమ దివే స్వాహ పృథివ్యై స్వాహ అంతరిక్షాయ స్వాహ అంతరిక్షాయ స్వాహ దివే స్వాహ పృథివ్యై స్వాహ సూర్యో చక్షుర్వాత ప్రాణోక్షమాత్మ అస్తుతో నామాత్మానేభ్యాంగోపీఠాయ ఉదాయుర్బలవృతమృత్యాంగీలాంద్రియ ఆయుష్కృతాయుష్పత్మేష్ందో గోపాలేస్తం గోపాలయం ఆత్మసదో మేస్తం మామాహిందిష్టం అశ్వవర్మ మే రజో మా ప్రాచ్యాదిలాసాత్ ఏతత్సరిచ్ఛాన్ అశ్వవర్మ మే రజో మా దక్షిణాయాదిలో గాజులభిలాసాత్ ఏతత్సరిచ్ఛాన్ అశ్వవర్మ మే రజో మాదిలో గాజులభిలాసాత్ ఏతత్సరిచ్ఛాన్ అశ్వవర్మ మే నిజోమోనీచో గాయురభిలాసాత్ అశ్వవర్మ మే నిజోమాధ్రువాయాజో గాయురభిలాసాత్ అశ్వవర్మ మే నిజోమోర్ధ్వాయాజో గాయురభిలాసాత్ అశ్వవర్మ మే నిజోమాదిశాంగేభ్యోగాయురభిలాసాత్ బృహతామనముపవ్వరే మాతేశ్వరా ప్రాణాన సూర్యాచక్షురంతరిక్షాక్షోత్రం పృథివ్యా శరీరం సరస్వత్యా వాచముపవ్వయామహే మనోనిజా కథం మహే అసురాయాబ్రవీర్యకథం విత్రే హరే పృష్టిం వరుణదక్షీణాం దావాన్ పునర్నదత్తం మనసా చికిత్సే న కామే న పునర్నభవాదంతక్షేకం పృష్టిమేతావాజే తమ సర్వం కావ్యేన జాతేనాశ్రాతలే సత్యమాంగీరకామ్యే సత్యం జాతేనాస్మి జాతవేరా నమే దాసో నాయుత్వా వ్రతం మీమాయ్యే నన్య కవితలో నమేధాధీరస్వభావం తంతావిశ్వాభవనాని తిన్నుత్వజనో మాయీభారా తంగవరుణస్వధావం విశ్వాలేత్తగలీమాను ప్రణీలే కిం రజసేనా పరో అన్యదస్తేనా రజసేనా పరో అన్యదస్తేనా పరేకేణుర్వాన్ తత్తే విద్వాన్ వరుణ ప్రంగ్రవీర్మిదోవరపణయోవంతు వేతే దాదా ఉపసర్పంతు ంగవరుణబ్రవీణివ్యాని భూరి మూఢపణీతావోన్మాత్మాజన్మరాజరంజనా పునస్తే ప్రశ్నిం జయర్ధరామి స్తోత్రం మే విశ్వమాయాశ్వాను శిక్షో స్తోత్రాన్యుద్యతాయుద్ధంతర్విశ్వాసమానోషేషు దిక్షో దేహిను దత్తో అధిజ్యో మే దత్తపదస్సఖాది సమానో బంధుర్వరుణ సమాజా వేదాహం సత్యన్నాదేశా సమాజా దాద్యే నత్తో అస్మి యుజ్యస్తే దత్తపదస్సఖాస్మి దేవో దేవాయ గృణదేవ యోధా విప్రో విప్రాయస్తు అదీరణస్వధావన్న సర్వాణం విదం దేవబంధం తస్మాగస్తృణయదు ప్రదస్తం దానోదిపరమంచో అద్య మనోషో ద్రోణే దేవో దేవాంగేద ఆచవ మిత్రమశ్చికిత్వాంతం దోదః కవిరధిప్రజేత తనో నవాత్మసరితస్య జానాన్మద్వారమంజన్ మన్మాని దేవిరుదయజ్ఞబృందం దేవత్రాగణుర్యద్ధర్మ ఆయుక్వాంత్యాయాజ్ఞే వదోభిస్తజోషా ఏవం దేవానామదయోసరేణ్యక్షేతీరాదీనం బలి ప్రతిజా పృథివ్యాస్తోరస్యాజ్యే అగ్రేణం య ప్రసరం దేవేభ్యోదీతరం యజస్మదేర్విజా విశ్వజంతాం పతిభ్యోజనశుంభమానా దేవేర్ద్వారో విహజే విశ్వమింద్రా దేవేభ్యో ప్రాయణా ఆలుష్మయం తే ఉపాయే ఉషాదానక్తాదరణాన్నిజోరో దివ్యే యోషణే విహతే సో రుక్మే దిక్షిరం సుత్రవిషం దదానే దైవ్యాహోదార ప్రథమాసువాచామిమానాయజ్ఞం మనోషోయజ్ఞై ప్రచోరయం తా విదధేను భారో ప్రాచీనం జ్యోతిప్రతిశాచందా ఆనో యజ్ఞం భారచేతోయేత్యదా మనుష్యదిహతేతరంతి ఇస్రో దేవేర్హరిహేణం శ్యోనం సరస్వతే స్వపదస్తదన్నా యేంద్యా పృథివీ జరిత్రీ రూపేణ సద్భవనాది విశ్వా తమంజోదరిహితోయేందస్తారమిషయక్ష విద్వాన్ ఉపాజక్తమంజం దేవానాం పాతృతాహవీంసే పరస్పతిశ్రమిదేవో అగ్నిస్వరం దురవ్యం మధూనాశ్రితేన సద్యో జాతోమేణయజ్ఞమగ్నిర్దేవానామత్మలోకా అస్యోద ప్రతిశ్రుతస్య వాజీపాకృతమందు దేవాదే మహ్యం వరుణో దివ కవిర్వచోగ్రేణామిషం ఆతమరాతముత సగ్రభవిరే వరన్మర్నిజాతే విషం యత్తే అపోదరం విషం దత్తేతాస్వగ్రభం గృహ్ణామీతే మధ్యమముత్తమం వృదాపం విహితారేణాదూతే విషామేణ పౌరవధానమన్యతురుగ్రేణ దేవచాధాదూతే అహం తమస్తీరగ్రభం నదంతమాదరిమచ్చోర్య చక్షుషాదే చక్షుర్హన్విషేణ హన్విదే విషం అహే మియ సమాయే ప్రత్యగంభేతు ఆ విషం కైరాతవృష్ణముపతన్యమ్రావేషుదాదీవా మామే సఖ్యస్తావానవమిశ్రావయంతో నిమిషేణ బద్ధం అభితస్ బభ్రోరపోరస్ సాహస్యాహం మన్యోరవ్యామి వదన్మోమివ ఆలీగే మాత విద్మస్తర్వతోంబర సాక్ష్య పురూరాయాజాతాశ్చిజ్ఞా ప్రతంగం దర్వీణాం సర్వామరణం కర్ణాశ్వామిత్రిరేవంతి యాక్రాశ్చేమాక్రైత్రిమాస్తాసామరణం తాబువన్న తాబువన్న ఘేత్వమసి తాబువన్ తాబువేనారసం విషం తస్తువన్న తస్తువన్న ఘేత్వమసి తస్తువం తస్తువేనారసం విషం సువర్ణస్వాంబరిందోగరస్వాఘన్నోేత్తం నిత్సం తమవరత్యాగతం జహి అవజహి జాతుదానవగం జాగతం జహి అసోజో అస్మాం దత్తమత్వం జయ్యోషధే విశ్వస్యవరీ జాతం వరిగత్యవైత్యాంగత్యాగతే దేవాదిష్కవీమ ప్రతిముంచత పునఃకృత్యాంగత్యాగతే హస్తవీర్యవరాయ సమక్షమస్మాదేగత్యాగతం మరణతే ప్రత్యాసంతగత్యాగతే శపదశపదీయతే సుఖోరతరాగృత్యాగృతం యది స్త్రీయతే బాపుమానం గత్యాం చకార ఆత్మనే రామస్మీరామస్తాన్యాధీదేవృతాయే బాపురోషే కృతాన్ బాపునర్నయామీంద్రేణా వయ అగ్నే పృతనాశా పృతనా సహస్వ పునర్గత్యాంగత్యాంగతే పుత్రీవ విధరం గచ్చస్వదీవాక్రామీ గచ్చగృత్యాగతం పునః ములేణీవ వారణ్య విష్కందం నృగీవ ప్రత్యాగర్తారమచ్చన విశ్వాదుద్యావాలి స్వాగం మృగమీవ గృహ్ణాదు ప్రత్యాగత్యాగతం పునః అగ్నిరేవైలోకనికోరమనుకోరవివోదకం సుకోరవర్తనాం గత్యాగత్యాగతం పునః ఏకాచమేదశమేవ వక్తారోషే విదజాతరతాబలిఫలో మే మధులాకార ద్వేజమేనం చతిష్టమేవ వక్తారోషే హృదయాతరతాబలిఫలో మే మధులాకార ధృతజాతరతాధులాకార పంచమే పంచాశ్చమే వక్తారోషే ధృతజాతరతాహరీ మధుమే మధులాకార షట్మే షష్టిష్టమే వక్తారోషే ఋతజాతరతాహరీ మధుమే మధులాకార సప్తజమే సప్తమిష్టమే వక్తారోషే ఋతజాతరతాహరీ మధుమే మధులాకార అష్టమే నీతిష్టమే వక్తారోషే ఋతజాతరతాహరీ మధుమే మధులాకార నవజమే నవతిష్టమే వక్తారోషే ఋతజాతరతాహరీ మధుమే మధులాకార ఋతజాతరతాహరీ మధుమే మధులాకార శతంజమే సహస్రం చావక్తార ఓషధే ఋతజాతరతాహరీ మధుమే మధులాకార యజ్ఞేకవృషోది సృజానసోది జనిద్యవృషోది సృజానసోది జయత్రివృషోది సృజానసోది గిరిజలో వృషోది సృజానసోది గిరిపంచవృషోది సృజానసోది గిరిజవృషోది సృజానసోది గిరిసప్తవృషోది సృజానసోది గిరిజ్యేష్ఠవృషోది సృజానసోది యదినవృషోది సృజానసోది యదిదశవృషోది సృజానసోది గిరిజేకవృషోది సోపోదకోది దేవలం వసమాబ్రహ్మయోపాలస్తవ ఉగ్రమ్మ లోభూరావో దేవే ప్రసవజాత సోమో రాజా పథమా బ్రహ్మజాయా పునః ప్రాయత్రీయమా అన్వర్తితావరోణో మిత్రీరోదాయా హస్తే నైవగ్రాహ్యాధిరస్ బ్రహ్మజానేతాయ క్రహేయాతస్తా రాష్ట్రం గోపితం క్షత్రియస్ కామాహుస్తారైషాలికేశీరామపద్యమానాం సా బ్రహ్మజాయా విదూరోది రాష్ట్రం యత్ర ప్రాణాదిశవం కృషీమాన్ బ్రహ్మచారీకేషేవాహం తేనాజామంబరవిందృహస్పతి సోమేణ నీతాన్యుపాదంతపూర్వే సప్తరిషయస్తపేషేద భీమాజాజా బ్రాహ్మణశాపీతాంధాతి పరమేంద్రోమన్ ఏ గర్భాపద్యం తేజగద్యే వీరాయ దృశ్యం దే విధో బ్రహ్మజాయాహీనస్థితాన్ ఉదయత్పదోదశిలా పూర్వే అబ్రాహ్మణా బ్రహ్మాదేగ్రస్తమగ్రహీత్సరేమపదీరేత బ్రాహ్మణేవ పదన్నరాజన్మాష్యా తత్సూర్య ప్రబృవన్నేతి పంచభ్యో మానవేభ్య పునర్వే దేవా పునర్మనుష్యా సత్యం గృహ్ణానా బ్రహ్మజాయాం పునర్వ్రజ పునర్వాయ బ్రహ్మజాయాం కృత్వా దేవేంద్రియం ఊర్జం పృథివ్యా భక్త్వారో గాయో వాహరే నాశ్చాయాతమాహే కళ్యాణే సమాధారే యస్మిన్ రాష్ట్రే హృదయే బ్రహ్మజాయాదిత్యా నరే కర్ణ పృథివే రాష్ట్రస్మిన్ జాయతే యస్మిన్ రాష్ట్రే హృదయే బ్రహ్మజాయాదిత్యా నాస్య క్షత్రానిష్టగ్రీవ సోరాణామేత్యగ్రత యస్మిన్ రాష్ట్రే హృదయే బ్రహ్మజాయాదిత్యా నాస్య శ్వేతకృష్ణకర్మాధుయుక్త మహీయడే యస్మిన్ రాష్ట్రే నిర్గలే బ్రహ్మజాయాదిత్యా నాస్య క్షేత్రే పుష్కరిణీనాండేకం జాయతే విషం యస్మిన్ రాష్ట్రే నిర్గలే బ్రహ్మజాయాదిత్యా నాస్మి పుష్ణిం విదోహంతి శాలోహ ఉపాసతే యస్మిన్ రాష్ట్రే నిరుద్యతే బ్రహ్మజాయాదిత్యా నాస్య ధేను కళ్యాణేనాక్షణాన్ సహ చేధురం విరాజయత్ర బ్రాహ్మణో రాత్రిం వసతి పాపయా నైతాంతే దేవాస్తుభ్యం నృపతే అత్ర మా బ్రాహ్మణస్య రాజన్యాన్యేగత్సోనాద్యా అక్షత్రపాపరాజిత సబ్రాహ్మణస్య రామద్యాశ ఆవిష్టిదాగోరేణ సా బ్రాహ్మణస్య రాజన్యదృష్టైనా గౌరణాద్యా నిర్వేషత్రన్వయ దిగంధివర్చోగ్నివారద్వోవిదో నోర్వం యో బ్రాహ్మణం మన్యతే అన్నమేవతి మృతం మన్యే మానోయేందృదయేందృష్టో నవసి నందం న బ్రాహ్మణోహింద్రి ప్రియత నోరివ సోమాయ రాజేంద్రోస్తి శాష్ణాన్నిజేదేనాశక్నోతి విక్షిదన్ అన్నయ్యో బ్రహ్మణామల్వస్వాద్వాన్యే జిర్వాజ్యాగుదంతాస్తపసాభిదిగ్ధా బ్రహ్మా విద్యతి ేదో బ్రాహ్మణ హే జివంతో యావశ్యన్నిరవ్యాన్నదామృషాహారేందే బ్రాహ్మణస్య గాయ్యా పరాభవన్ గౌరేవతాన్యమానా వైదవ్యా ేష్టమర్గేర్ణవర్తస్తి భూయా బ్రాహ్మణం దేవంధుం హిరస్తి నగరిమేకాన్ అగ్నిరమేణ సోమోదాయాదముచ్యే హంతాభిషక్తేంద్రస్తాదేహోదే పదాకూరేణ గోపలే సా బ్రాహ్మణస్య